భూకంపాలు పుస్తకం 8వ భాగం. దీనిలో 4వ అంశం కొట్టుకుపోయే ఖండాలు, కుంచుకుపోయే ప్రపంచం. భూకంపాల సహాయంతో భూమి యొక్క అంతరంగం గురించి తెలుసుకుందాం. బాగానే ఉంది, కానీ ఇంతకీ అసలు భూకంపాలు ఎందుకు వస్తాయో ఇంకా తెలుసుకోలేదు. నేలలో పొడవైన చీలికలు ఉన్న చోట భూకంపాలు తరచు వస్తూ ఉంటాయని గుర్తించారు. నేలలో పొడవాటి రేఖలు ఉంటాయి. ఆ రేఖకి ఒక పక్క ఉన్న నేలకి, అవతల పక్క ఉన్న నేలకి మధ్య పొంతన కుదరదు. అలాంటి రేఖలనే దోషాలు అంటారు. కాలిఫోర్నియాలో పశ్చిమ భాగంలో శాన్ ఆండ్రియాస్ దోషం అనే ఓ ప్రసిద్ధ దోషరేఖ ఉంది. ఈ దోషరేఖ వెంటనే ఓ భూకంపం బయలుదేరి 1906లో శాన్ ఫ్రాన్సిస్కోని ధ్వంసం చేసింది. భూకంపం వచ్చినప్పుడు దోషరేఖకి ఒక పక్క ఉన్న నేల కదులుతుంది. ఇంచుమించు 3 నుండి 6 మీటర్ల మేర వరకు ముందుకు కానీ పైకి కానీ జరుగుతుంది. అవతలి పక్క కిందకి కానీ వెనక్కు కానీ కదులుతుంది. అది చూస్తే మిచిల్ అన్నది నిజమే అనిపిస్తుంది. దోషరేఖకి ఒక పక్క ఉన్న రాయి 2వ పక్క ఉన్న రాయికి సాపేక్షంగా కదిలింది. ఆ రాపిడి వల్ల తరంగాలు పుట్టాయి, భూమి కంపించింది. శాన్ ఆండ్రియాస్ దోషరేఖ మీద పేల్ పెరిటో పాస్ ప్రాంతంలో తగినంత తీవ్రతతో రాపిడి కదలిక సంభవించిందంటే ఆ ప్రాంతంలో ఓ పెను భూకంపం వచ్చే అవకాశం ఉంది. కానీ అసలు ఆ కదలిక ఎందుకు జరుగుతుంది? భూమి అంతరంగం అంతా వేడిగా ఉంటుంది కాబట్టి అది చల్లబడుతూ ఉండి ఉండాలన్న ఆలోచన తట్టింది శాస్త్రవేత్తలకి. బహుశా భూమి మొట్టమొదట ఏర్పడినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉండి అప్పటినుంచి క్రమంగా చల్లబడుతూ వస్తుందేమో. అలా భూమి చల్లబడుతుంటే నేల కుంచుకుని పైపొర అయిన క్రస్ట్ మడతలు పడి ఆ విధంగా కొండలు పర్వతాలు ఏర్పడ్డాయేమో. అయితే ఈ పరిణామం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆ పరిణామంలో ఒక రాయి మరో రాయిని రాసుకుని భూకంపం పుడుతుంది. ఈ సిద్ధాంతం కూడా అంత బాగా పనిచేయలేదు. 1890లలో శాస్త్రవేత్తలు యురేనియం, థోరియం వంటి భారమైన మూలకాలు సహజంగా విచ్ఛిన్నం అవుతాయని గుర్తించారు. అవి విచ్ఛిన్నం అయినప్పుడు కొద్దిగా ఉష్ణం వెలువడుతుంది. ఒక్క పరమాణువు విచ్ఛిన్నం అయితే పెద్దగా వేడి పుట్టదు, కానీ అనుక్షణం భూమి లోపల కోటాను కోట్ల పరమాణువులు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి. ఈ పరమాణువులన్నీ వెలువరించే వేడిమే భూమి పూర్తిగా చల్లబడకుండా ఆపుతుంది. అంటే భూమి కుంచుకునే అవకాశం లేదు కాబట్టి భూకంపాలు ఈ విధంగా పుట్టే అవకాశం లేదు. అందుకని మరో సిద్ధాంతం ప్రతిపాదించారు. ఖండాల ఆకృతిని బట్టి ఈ సిద్ధాంతం రూపొందింది. ప్రపంచపటాన్ని ఒకసారి గమనిస్తే దక్షిణ అమెరికా తూర్పు తీరం, ఆఫ్రికా పశ్చిమ తీరంతో సరిగ్గా సరిపోయినట్లు కనిపిస్తుంది. ఆ 2 ఖండాలని పక్కకు జరిపితే 2 జిగ్జాగ్ పజిల్లో మాదిరి చక్కగా అమరిపోవటం కనిపిస్తుంది. ఈ విడ్డూరాన్ని 1620లోనే బ్రిటిష్ ఫ్రాన్సిస్ బేకన్ గుర్తించాడు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలు ఒకప్పుడు ఓ అవిచ్ఛిన్న భూభాగంలో భాగాలేమో, ఆ అవిచ్ఛిన్న భూమి 2గా చీలి ఆ 2 ముక్కలు దూరదూరంగా జరిగిపోయాయేమో. ఆల్ఫ్రెడ్ లోథర్ వెగ్నర్ అనే జర్మన్ శాస్త్రవేత్త సరిగ్గా ఇలాగే ఆలోచించాడు. ఎన్నో కోట్ల ఏళ్ల క్రితం ఖండాలన్నీ ఒకే అవిచ్ఛిన్న మహాఖండంలో భాగాలుగా ఇమిడిపోయి ఉండేవని 1912లో అతడు సూచించాడు. ఆ మహాఖండానికి పాంజియా అని పేరు పెట్టాడు. పాంజియా అంటే సమస్త భూమి అని అర్థం వచ్చే గ్రీకు పదాల కూర్పు. పాంజియా విడిపోయి ఖండాలన్నీ దూరదూరంగా జరిగిపోయాయని అతడి ఆలోచన. ఖండాలలో అధిక భాగం గ్రానైట్ అనే రాయితో నిర్మించబడి ఉన్నాయని సూచించాడు వెగనర్.